70 లక్షకోటి అండనాయిక సం ధా లక్షకోటి అండనాయిక లంగాని కోట్యశ్చ అసంఖ్యాత పరిమితానిత్యర్థ సంసారస్యానాది స్వేన భూత భవిష్యదాదిభేదేన బహుసంఖ్యావత్వమండాన తాని చ తాన్యండాని చ హిరణ్యగర్భ విరాడ్ రూపాణి సమష్టి వ్యష్ట్యాత్మనా విశ్వ తేజస ఉపాధభూతాని తేషాం అధిష్టాన బింబ చైతన్యాత్మనా నయతి స్వసత్తామాపాదయతీతి నాయిక ఓం లక్ష కోట్యండనాయికాయే నమః. ఆం వి లక్షలు కోట్లు అనగా అసంఖ్యాకములు అపరిమితములు నైన బ్రహ్మాండములని యర్థము సంసారము అనాది. కావున భూతకాలము నందు లయించిన బ్రహ్మాండములు భవిష్యత్తులో సృజనీయములగు బ్రహ్మాండములు అనడి భేదము వలన బ్రహ్మాండములకు బహుసంఖ్యా సత్వముపపన్నము. త్రికాల స్థితములైన యండములు అనగా హిరణ్యగర్భ విరాద్రూపములు సమష్టి నిష్ట్యాత్మకములు నగు విశ్వతై జసోపాధభూతములు ఈ సమస బ్రహ్మాండములకు అధిష్టానమైన బింబచైతన్య రూపముతో 156 లలితా త్రిస తిసతీ భాష్యం 157 చున్నది స్వీయసత్తను ఆ బ్రహ్మాండముల కాపాదించినట్టిదిగాన పరమేశ్వరి లక్షకోట్యండనాయికాయని సంకీర్తింపబడు.